నులేక నేనుంటానా, అనురాగం పొల్లవుతుందా, పాటంతా నువ్వే ప్రేమ వెతకూడా ఎంతో సుఖమా. అటువాలే సందెలెరుపు ఇక దూరం కరిగిపోవు, కలిసొచ్చే క్షణములో నీ ఎదుట మరి నేనే. ఇక నిన్ను విడిచిపోని దూరాలే లేవు మనకే, మొహమాటం కుదరదే మను తాకు చిరుగాలి. ఓ శాంతి శాంతి ఓ శాంతి, నా ఉసిరే ఉంటే నీతోటి, ఈ చెయ్యి చెయ్యి విడలేవే వచ్చానే వాళ్ళ నీతోడే. నేనుంటానా, అనురాగం పొల్లవుతుందా, నిన్ను కాచే కాలం వరమే, ఏకనులా మౌనం ప్రేమే. విడిపోదు వలపు చెరిగి వెతికే నా కాళ్ళు అరిగి, అయినా పరుగాగదే నీ ఒడిని చేరంగా. ఇటు వీచే గాలి చూడు, కలిసాము కలలు నిన్న, చేయి కలిపి చేరువై సాగాలి మనము కటై. ఓ శాంతి శాంతి ఓ శాంతి, నా ఉసిరే ఉంటే నీతో లాయి.